ఓం సమిద్ధో అంజన్ సమిద్ధైతి సం ఇద్ధ అంజన్ కృదారం కృదారం మదీనాం మదీనాం ఘృతం ఘృతమగ్నే అగ్నే మధుమత్ మధుమత్ పింద్రామాన మధుమతి మధు మత్ పింద్రామాన ఇది పింద్రామాన వాజీవహన్ వహన్ వాజినం వాజినం జాతవేద జాతవేదో దేవానాం జాతవేద ఇది జాత వేద దేవానాం వక్షి వక్షి ప్రియం ప్రియమాసధస్థం ఆసధస్థం సధస్థమితి సధస్థం ఘృతేనాంజన్ అంజన్ సం సం వసః వసో దేవయానాం దేవయానాం ప్రజానన్ దేవయానానితి దేవయానాం ప్రజానన్ వాజీ ప్రజానన్నితి ప్రజానన్ వాజ్యపి అప్యేతు ఏతు దేవాన్ దేవానితి దేవాన్ అనుత్వా త్వా సత్తే సత్తే ప్రదిశాః ప్రదిశ సచంతాం ప్రదిశ ఇతి ప్రదిశాః సచంతాగ్రస్వధాం స్వధామస్మై అస్మై యజమానాయ యజమానాయ దేహి దేహీతి దేహి ఈడ్యశ్చ చాసి అసి వంద్యాః వంద్యశ్చ చ వాజిన్ వాజిన్నాసు ఆశుశ్చ చాసి అసి మేధ్యాః మేధ్యశ్చ సప్తే సప్త ఇతి సప్తే అగ్నిష్వా దేవైః దేవైర్వసూభిః వసూభిః సజోషాః వసూభిరితి వసుభిః సజోషాః ప్రీతం సజోషా ఇతి స జోషాః ప్రీతం వన్నిం వన్నిం వహతు వహతు జాతవేదాః జాతవేదా ఇతి జాత వేదాః శీలన్నం బర్హిః బర్హిః సుష్టరీమా సుష్టరీమా జుషాణా సుస్తరీమేతి సుస్వరీమా జుషాణోరు ఉరు పృథు పృథు ప్రసామాన్ ప్రసామానం పృథివ్యాం పృథివ్యామితి పృథివ్యాం దేవేభిర్యుక్తం యుక్తమదీతిః అదీతిః సజోషాః సజోషాస్యోనం సజోషా ఇతి స జోషాః శోనం గృణ్వానా గృణ్వానాసు వితే సువితే దధాతు దధాత్తి దధాతు ఏతా భూవః భూయిత్యోం వసుభగాః సుభగా విశ్వరూపాః సుభగా ఇతి సుభగాః విశ్వరూపావి విశ్వరూపా ఇతి విశ్వరూపాః విపక్షోభిః పక్షోభిశ్రయమానాః పక్షోభిరితి వక్షాః భిః శ్రయమానావుత్ ఉదాతైః ఆతైరిత్యాతైః రశ్వాస్తీః సతీః కవశాః కవశశృంభమానాః శృంభమానాద్వారాః ద్వారో దేవీః దేవీః సుప్రాయణాః సుప్రాయణా భవంతు సుప్రాయణాయణాః భవంతితి భవంతు అంతరా మిత్రావరుణా మిత్రావరుణాచరంతి చరంతి ముఖం చరంతి ఇది చరంతి ముఖై యజ్ఞానాం యజ్ఞానామభి అభిసంవిధానే సంవిధానే ఇతి సంవిధానే ఉషాసావాం ఉషసేత్యుషసా వాగ్యే సుహిరణ్యే సుహిరణ్యే సుశిల్పే సుహిరణ్యే ఇది సుహిరణ్యే సుశిల్పే ఋతస్య సుశిల్పే ఇది సుశిల్పే ఋతస్య యోనౌ యోనా ఇహ ఇక సాధయామి సాధయామీతి సాధయామి ప్రథమావాం వాగ్ సరథినా సరథినా సువర్ణా సరథినేతి సరథినా సువర్ణా దేవౌ సువర్ణేతి సువర్ణా దేవౌ పశ్యంతౌ పశ్యంతౌ భువనాని భువనాని విశ్వా విశ్వేతి విశ్వా అభిప్రయం చోదనా చోదనా వాం వాం విమానా విమానా హోతారా హోతారా జ్యోతిః జ్యోతిః ప్రదిశా ప్రదిశా దిశంతా ప్రదిశేతి ప్రదిశా దిశంతేతి దిశంతా ఆదిత్యేర్నా నో భారతీ భారతీ వష్టు వష్టు యజ్ఞం యజ్ఞాం సరస్వతీ సరస్వతీ సహ సహ రుద్రై రుద్రైర్నా నావీత్ ఆవీదిత్యావీత్ ఇలోపాహూత ఉపాహూత వసూభిః ఉపాహూతేత్యుపాహూత వసూభిః సజోషాః వసూభిరితి వసూభిః సజోషా యజ్ఞం సజోషా ఇతి సజోషాః యజ్ఞం నాః నో దేవీః దేవీరమృతేషు అమృతేషు దత్త దత్తేతి దత్త త్వష్టా వీరం వీరం దేవకామం దేవకామం జజానా దేవకామమితి దేవకామం త్రిజానత్వష్టో త్వష్టురర్వా అర్వా జాయతే జాయత ఆశుః ఆశురస్వాః అశ్వ ఇత్యస్వాః త్వష్టేదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనం జజాన యజాన బహోః బహోః కర్తారం కర్తారమిహ ఇహ యక్షి యక్షి హోతః హోతరితి హోతః అశ్వో ఘృతేన ఘృతేన త్వన్యా త్వన్యా సమక్తః సమక్త ఉప సమక్త ఇతి సమ్ అక్తః ఉప దేవాన్ దేవాక్రేతుషః ఋతుషః పాథాః ఋతుష ఇత్యేతు సహ పాథయేతు ఏత్యేతు వనస్పతిర్దేవలోకం దేవలోకం ప్రజానన్ దేవలోకమితి దేవ లోకం ప్రజానన్ అగ్నినా ప్రజానన్నితి ప్రజానన్ అగ్నినా హవ్యా హవ్యాస్వాదితాని స్వదితాని వక్షత్ వక్షదితి వక్షత్ ప్రజాపాతేస్తపసా ప్రజాపాతేరితి ప్రజాపాతే తపసా వావృధానః ఆవృధానః సద్యః అవృధాన ఇది వృధానః సద్యో జాతః జాతో దధిషే దధిషే యజ్ఞం యజ్ఞమగ్నే అగ్న ఇత్యగ్నే స్వాహా కృతేన హవిషా స్వాహా కృతేనేతి స్వాహా కృతేన హవిషా పురోగాః పురోగా యాహి పురోగా ఇది పురః గాః యాహి సాధ్యా సాధ్యా హవిః హవిరదంతు అదంతు దేవాః దేవా ఇతి దేవాః కేతుం కృణ్వన్ కృణ్వన్న కేతవే కేతవే పేషాః పేషో మర్యాః మర్యా అపేషసే అపేషస ఇత్యపేషసే సముషద్భిః ఉషద్భిరజాయతాః ఉషద్భిరిత్యుషద్భిః అజాయథా ఇత్యజాయథాః జీమూతస్యేవ భవతి జీమూతస్యేవేతి జీమూతస్య ఇవ భవతి ప్రతీకం ప్రతీకం యత్ యద్ధర్మీ ధర్మీ యాతి యాతి సమదాం సమదాముపస్థే సమదామితి సమదాం ఉపస్థ ఇత్యుపస్థే అనావిద్ధయా తన్వా తన్వా జయ జయత్వం పాంసః సత్వా ద్వావర్మణః వర్మణో మహిమా మహిమా విపత్తు విపత్తితి విపత్తు ధన్వనాగాః గాధన్వనా ధన్వనాజిం ఆజిం జయేమ జయేమ ధన్వనా దన్వనా తీవ్రాః తీవ్రాః సమదాః సమదో జయేమ సమదైతి స మదాః జయేమేతి జయేమ ధనుఃశత్రోః శత్రోరపకామం అపకామం కృణోతి అపకామమిత్యప కామం శృణోతి దన్వనా దన్వనా సర్వాః సర్వాః ప్రదిశాః ప్రదిశో జయేమ ప్రదిశైతి ప్రదిశాః జయేమేతి జయేమ కే ఆచరంతి కే ఇతి కే ఆచరంతి సమానేవ ఆచరంతి ఇతి చరంతి సమానేవ యోషా సమానేవేతి సమానా ఇవ యోషా మాతేవ మాతేవ పుత్రం మాతేవేతి మాత ఇవ పుత్రం విభృతాం విభృతముపస్థే ఉపస్థయిత్యుపస్థే అపశత్రూన్ శత్రూన్ విధ్యతాం విధ్యతాగ్నసంవిధానే సంవిధానే ఆత్మీ సంవిధానే ఇతి సంవిధానే ఆత్మీ ఇమే ఆత్మీ ఇత్యాత్మీ ఇమే విస్ఫురంతి ఇమే ఇతి ఇమే విస్ఫురంతి అమిత్రాన్ విస్ఫురంతి ఇతి విస్ఫురంతి అమిత్రానిత్యమిత్రాన్ వక్ష్యంతి వేత్ వక్ష్యంతి వేతి వక్ష్యంతి ఇవ ఇదాగనీగంతి ఆగనీగంతి గనీగంతి కర్ణం కర్ణం ప్రియం ప్రియాం సఖాయం సఖాయం పరిషస్వ జానా పరిషస్వ జానేతి పరిషస్వ జానా యోషే వచింతే యోషే వేతి యోషా ఇవ చింతే వితత వితతాధి వితతేతి వితత అధి ధన్వన్ ధన్వన్ జ్యాయం యాం సమానే సమానే పారయంతి పారయంతీతి పారయంతి అహేరివ భోగై అహేరివేత్రై ఇవ భోగై పరి పర్యేతి ఏది బాహుం బాహుం జాయాః జాయాహేతిం హేతిం పరిబాధమానః పరిబాధమాన ఇతి పరి బాధమానః హస్తఘ్నో విశ్వాః హస్తఘ్న ఇతి హస్త ఘ్నః విశ్వాః వయునాని వయునాని విద్వాన్ విద్వాన్ పుమాన్ పుమాన్ పుమాగ్నేశం పుమాగ్నేశం పరి పరి పాతు పాతు విశ్వతాః విశ్వత ఇతి విశ్వతాః బహ్వీనాం పితా పితా బహుః బహురస్య అస్య పుత్రః పుత్రశ్చిశ్చ శిశ్చా కృణోతి కృణోతి సమానా సమానావగత్య అవగత్యేత్యవగత్య ఇషుధిః సంకాః ఇషుధిరితి ఇషుధిః సంకా పృతనాః పృతనాశ్చ చ సర్వాః సర్వాః పృష్ఠే పృష్ఠే నినద్ధః నినద్ధో జయతి నినద్ధ ఇతి నినద్ధః జయతి ప్రసూతః ప్రసూత ఇతి ప్రసూతః సుపర్ణం వస్తే సుపర్ణమితి సుపర్ణం వస్తే మృగః మృగో అస్యాః అస్యా దంతాః దంతో గోభీః గోభిః సన్నద్ధా సన్నద్ధా పతతి సన్నద్ధేతి సన్నద్ధా పతతి ప్రసూతా ప్రసూతేతి ప్రసూతా యత్రా నరాః నరస్సం సంచ చవి విచ చ ద్రవంతి ద్రవంతి తత్ర తత్రాస్మభ్యం అస్మభ్యమిషావః ఇషావశ్చర్మ శర్మ యాం సన్ యాం సన్నితి యాం సన్ వనస్పతే వీడ్వంగః వీడ్వంగో హి వీడ్వంగ ఇతి వీడు అంగః హి భూయాః భూయా అస్మత్సఖా అస్మత్సఖా ప్రతరణః అస్మత్సఖేత్యస్మత్ సఖా ప్రతరణ సువీరాః ప్రతరణ ఇతి ప్రతరణః సువీరీషు వీరా గోభిస్ సన్నద్ధ సన్నద్ధో అసి సన్నద్ధి సంద్ర అసి వీలయస్వ వీలయస్వాస్థాతేజయతు జయతు జేత్వాని రథే తిష్టన్ నయతి నయతి వాజినః వాజినః పురః పురో యత్ర కామయతే యత్ర యత్రేతి యత్ర యత్ర కామయతే సుసారథిః సుసారథిరితి సుసారథిః అభీషూనాం మహిమానం మహిమానం పనాయత పనాయత మనః మనః పశ్చాద్ పశ్చాదను అనుయచ్చంతి యచ్చంతి రస్మయాః రస్మయైతి రస్మయాః ఆజంఘంతి జంఘంతి సాను స్వాన్ ఏషాం ఏషాం జఘనాం జఘనాం ఉప ఉప జిఘ్నతే జిఘ్నత ఇతి జిఘ్నతే అశ్వాజని ప్రజేతసః అశ్వాజనీత్యశ్వ అజని ప్రచేతసోస్వాం ప్రచేతసైతి ప్రచేతసః అశ్వాం సమత్సు సమత్సు చోదయ సమత్స్తి సమత్ చోదయేతి చోదయ ఉపశ్వాసయ శ్వాసయ పృథివీ పృథివీముత ఉత్యాం యాం పురుత్రా పురుత్రా తే పురుత్రేతి పురుత్రా తే మనుతాం మనుతాం విష్ఠీతం విష్ఠీతం జగత్ విస్తీతమితి విస్తీతం జగదితి జగత్ సదుందుభే దుందుభే సజూ సజూరింద్రేణ సజూరితి సజూ ఇంద్రేణ దేవైః దేవైర్దూరాత్ దూరాద్దవీయ దవీయో అప అపసేధ సేధశత్రూన్ శత్రూనిది శత్రూన్ యదక్రంద అక్రంద ప్రథమం ప్రథమం జాయమాన జాయమాన ఉద్యన్ ఉద్యన్ సముద్రాద్ ఉద్యన్నిత్యుతిక్యన్ సముద్రాదుత ఉతవా పురీషాత్ పురీషాది పురీషాత్ శేనస్య పక్షా పక్షా హరిణస్య హరిణస్య బాహూ బాహూ ఉపస్తుత్యం బాహూ ఇది బాహూ ఉపస్తుత్యం మహీ ఉపస్తుత్యమిత్యుపస్తుత్యం మహీ జాతం జాతం తే అర్వన్ అర్వన్ నిత్యర్వన్ యమేన దత్తం దత్తం తృతః తృతయేనం ఏనమాయునక్ ఆయునగింద్రాః అయునగిత్యాయునక్ ఇంద్రాయేనం ఏనం ప్రథమః ప్రథమో అధి అధ్యతిష్ఠతి అతిష్ఠతిత్యతిష్ఠతి గంధర్వో అస్య అస్య రసనా రసనామాగృభ్నాద్ అగృభ్నాత్ సూరాత్ సూరాదస్వం అశ్వం వసవః వసవోని నిరదష్ట అదష్టేత్యదష్ట అసి యమః యమో అసి అస్యాదిత్యః ఆదిత్యో అర్వన్ అర్వన్నసి అసి త్రితః త్రితో గుహ్యేన గుహ్యేన వ్రతేన వ్రతేనేతి వ్రతేన అసి సోమేన సోమేన సమయా సమయా విపత్త విపత్త ఆహుః వివృత్త ఇతి వివృత్త ఆహుస్తే తే త్రీణి త్రీణి దివి దివి బంధనాని బంధనాని దిబంధనాని త్రీణి తే త ఆహుః ఆహుర్దివి దివి బంధనాని బంధనాని త్రీణి త్రీణ్యప్సు అప్సు త్రీణి అప్సిత్యప్సు త్రీణ్యంతః అంతస్సముద్రే అంతరిత్యంతః సముద్ర ఇతి సముద్రే ఉదేవ మే ఉదేవేత్యుత ఇవ మే వరుణః వరుణచ్ఛంసి చంస్యర్వన్ అర్వన్యత్ర యత్రాతే తాహుః ఆహుః పరమం పరమం జనిత్రం జనిత్రమితి జనిత్రం ఇమాతే దేవాజిన్ వాజిన్నవమార్జనాని అవమార్జనాని వా అవమార్జనానీత్యవ మార్జనాని ఇమా సపానాం సపానాగ్నిసమితుః సమితం నిధానాః నిధానేతి నిధానాః అత్రాజే తే భద్రాః భద్రారసనాః రసనాపశ్యం అవశ్యమృతస్య ఋతస్యయాః యాభిరక్షంతి అభిరక్షంతి గోపాః అభిరక్షంతీత్యభి రక్షంతి గోపాః గోపాః ఆత్మాంతే తే మనసా మనసారాత్ ఆరాదజానాం అజానామవః అవో దివా దివా పతయంతం పతయంతం పతంగం పతంగమితి పతంగం శిరో అపశ్యం అపశ్యం పచిభిః పచిభిః సుగేభిః పచిభిరితి పచిభిః సుగేభిరరేణుభిః సుగేభిరితి సుగేభిః అరేణభిర్జేహమానం అరేణభిరిత్యరేణుభిః జేహమానం పతత్రీ పతత్రీతి పతత్రీ అత్రాదే ఏ రూపం రూపముత్తమం ఉత్తమమాపశ్యం ఉత్తమమిత్యోత్తమం అపశ్యం జిగీషమానం జిగీషమానమిషః ఇషాపదే ఆపదే పదే గోః గోరితి గోః యదాతే తే మర్తాః మర్తో అను అనుభోగం భోగమానక్ ఆనలాత్ ఆదిక్ ఇగ్రసిష్ఠః గ్రసిష్ఠవోషధీ ఓషధీరజీగః అజీగరిత్యజీగః అనుత్వా వారథాః రథో అను అనుమర్యాః మర్యో అర్వన్ అర్వన్నను అనుగావాః గావోను అనుపగాః భగః కనీనాం కనీనామితి కనీనాం అనువ్రాతాసః రాతాసస్తవ అవసఖ్యం సఖ్యమీయుః తీరన్ అను దేవాః దేవా మామిరే మమిరే వీర్యం వీర్యం తే తయితీతే హిరణ్యశృంగోయాః హిరణ్యశృంగ ఇది హిరణ్యశృంగః అయో అస్య అస్య పాదాః పాదామనోజవాః మనోజవా అవరః మనోజవా ఇతి మనః జవాః అవర ఇంద్రాః ఇంద్ర ఆసీత్ ఆసీదిత్యాసీత్ దేవాయిత్ ఇదస్య అస్య హవిరద్యం హవిరద్యమాయన్ హవిరద్యమితి హవి అద్యం ఆయన్యః యో అర్వంతం అర్వంతం ప్రసమః ప్రసమో అధ్యతిష్ఠత్ అధ్యతిష్ఠదిత్యాధి అతిష్ఠత్ ఈయం మాంతా సశ్లీకమధ్యమాసః ఈయం మాంతాస ఇతీయమ్మ అంతాసః శిలీకమధ్యమాసస్సం శిలీకమధ్యమాస ఇతి శిలీక మధ్యమాసః సాం శూరనాసః శూరనాసో దివ్యాసాః దివ్యాసో అత్యాహ అత్యాయిత్యత్యాహ ఆంసా ఇవ శ్రేణిసః ఆంసా ఇవేతి హాంసాః ఇవ శ్రేణిసో యతంతే శ్రేణిస ఇతి శ్రేణి సహ యతంతే యత్ యదాక్షీషుః ఆక్షీషుర్దివ్యం దివ్యమజ్ఞం అజ్ఞమస్వాహ అస్వాయిత్యస్వాహ తవ శరీరం శరీరం పతయుష్ణ పతయుష్ణర్వన్ అర్వన్ తవ తవ చిత్తం చిత్తం వాతాయివ వాతాయివ ధ్యజీమాన్ వాతాయివేతి వాతాః ఇవ ధ్యజీమానితి ధ్యజీమాన్ తవ శృంగాని శృంగాని విష్ఠీతా విష్ఠీతా పురుత్రా విస్థితే దివి స్థిత పురుత్రారణ్యేషు పురుత్రేతి పురుత్రా అరణ్యేషు దర్భూరాణా దర్భూరాణా చరంతి చరంతీతి చరంతి ఉపప్రా రాగాద్ అగాచ్ఛసానం శసానం వాజీ వాజ్యర్వా అర్వా దేవద్రీచా దేవద్రీచా మనసా మనసా దీధ్యాన దీధ్యాన దీధ్యాన అజపుర పురో నీయతే నీయతే నాభీ నాభీరస్యా అస్యాను అను పశ్చాత్ పశ్చాత్ కవయః కవయో యంతి యంతి రేభాః రేభాంతి రేభాః పరమయ్యత్ యత్సదస్థం సదస్థమర్వాన్ సదస్థమితి సదస్థం అర్వాం అచ్చ అచ్చ పితరం పితరం మాతరం మాతరం చేతి చ అద్యా దేవాన్ దేవాంజుష్టతమ జుష్టతమో హి జుష్టతమ ఇది జుష్టతమ హి గమ్యా గమ్యా అథ అథాసాస్తే ఆశాస్తే సాస్తే దాసుషే దాసుషే వార్యాణి వార్యాణి వార్యాణి సమిద్ధో అద్య సమిద్ధ ఇది సం యుద్ధ అద్య మనోష మనోషో దురోణే దురోణే దేవ దేవో దేవాన్ దేవాన్యజసి యజసి జాతవేద జాతవేద ఇది జాత వేద ఆచవ మిత్రమ మిత్రమశ్చికిత్వాన్ మిత్రమే మిత్రమిత్వాన్ ూత దూత కవి కవిరసి అసి ప్రచేత ప్రచేత ఇది ప్రచేత తనూ నవాత్పథ తనూ నవాది తనూ నవాత్ ఋతస్యానా మధ్వా సమంజన్ సమంజన్ స్వదయా సమంజన్నితి సమ్ అంజన్ స్వదయా సుజిహ్వా సుజిహ్వేతి సుజిహ్వా మన్మానిధీభిః దీభిరుత ఉత యజ్ఞం యజ్ఞమృంధన్ బృంధన్ దేవత్ర దేవత్ర చ దేవత్రేతి దేవత్ర చ కృణుహి కృణుహ్యద్ధరం అద్ధరం నాహ నైతేన నరాసాం సస్య మహిమానం మహిమానమేషాం ఏషాముప ఉపస్తోషామ స్తోషామ యజతస్య యజతస్య యజ్ఞైః యజ్ఞైరితి యజ్ఞైః ఏ శుక్రతావః శుక్రతావః శుచాయః శుక్రతావ ఇతి శుక్రతావః శుచాయో ధియందాః ధియందా సదంతి ధియందా ఇతి ధియం దాః సదంతి దేవాః దేవా ఉభయాని ఉభయాని హవ్యా హవ్యేతి హవ్యా ఆజుహ్వానయీర్ద్యాః ఆజుహ్వానయిత్యా జిహ్వానః ఏడ్యో వంద్యాః వంద్యశ్చ చాయాహి ఆయాహి యాహ్యగ్నే అగ్నే వసుభిః వసుభిః సజోషాః వసుభిరితి వసుభిః సజోషా ఇతి స జోషాః త్వం దేవానాం దేవానామసి అసి యహ్వా యహ్వహోతా హోతా సహ సయేమాన్ ఏనాన్యక్షీ యక్షీషితః ఇషితో యజీయాన్ యజీయానిది యజీయాన్ ప్రాచీనం బర్హిః బర్హి ప్రదిశా ప్రదిశా పృథివ్యాః ప్రదిశేతి ప్రదిశా పృథివ్యా వస్తోః వస్తోరస్యాః అస్యాృజ్యతే ఋజ్యతే అగ్రే అగ్రే అహ్నాం అహ్నామిత్యహ్నాం యః ప్రథతే భూమయ్యచ్చు ప్రథతే వితరం వితరం వరీయ వితరమితి వితరం వరీయో దేవేభ్యో అదీతయే శ్యోనం శ్యోనమితి శ్యోనం పితస్వతీరుర్వియా ఉర్వియావీ విశ్రాయంతాం పతిభ్యః పరిభ్యో నా పతిభ్యైతి పతిభ్యః జనాయః జనాయః శుంభమానాః శుంభమానా ఇతి శుంభమానాః దేవీయద్వారః ద్వారో బృహదీః బృహదీర్ విశ్వమిన్వాః విశ్వమిన్వా దేవేభ్యః విశ్వమిన్వా ఇది విశ్వం ఇన్వాః దేవేభ్యో భవత భవత సుప్రాయణాః సుప్రాయణా ఇతి సుప్రాయణాః ఆశుష్వయంతి శుష్వయంతి యజతే శుష్వయంతి ఇతి సుష్వయంతి యజతే ఉపాకే యజతే ఇతి యజతే ఉపాకే ఉషాసానక్తా ఉపాకే ఇత్యుపాకే ఉషాసానక్తా సదతాం ఉషసానక్తేషసానక్తా సదతాన్ని నియోనౌ యోనాయితి యోనౌ దివ్యే యోషణే దివ్యే ఇతి దివ్యే యోషణే బృహతి యోషణే ఇతి యోషణే బృహతి సురుక్మే బృహతి ఇతి బృహతి సురుక్మే అధి సురుక్మే ఇతి సురుక్మే అధిశ్రియం శ్రియాం శుక్రవిషం శుక్రవిషం దధానే శుక్రవిషమితి శుక్రవిషం దధానే ఇతి దధానే దేవ్యా హోతారా హోతారా ప్రథమా ప్రథమా సువాచా సువాచా విమానా నివాచేతి సువాచా విమానా యజ్ఞం యజ్ఞం మనోష మనోష యజధ్యై యజధ్యాయి యజధ్యై ప్రచోదయంతా విదచేషు ప్రచోదయంతేతి ప్రచోదయంతా విదచేషు కారూ కారూ ప్రాచీనం కారూ ఇది కారూ ప్రాచీనం జ్యోతిః జ్యోతి ప్రదిశా ప్రదిశా దిశంతా ప్రదిశేతి ప్రదిశా దిశంతేతి దిశంతా ఆనాహ నో యజ్ఞం యజ్ఞం భారతి భారతి తూయం తూయామేతు ఏత్తిరాహ ఇరామనుష్వత్ మనుష్వదిగా ఇహ చేతయంతి చేతయంతీతి చేతయంతి తిస్రో దేవీ దేవీయద్బర్హిః బర్హిరేదం ఏదం ఇదగ్ర శ్యోనం శ్యోనాం సరస్వతీ సరస్వతీ స్వపాసః స్వపాసస్తదంతు స్వపాసయితి సు అపాసః తదంతితి సదంతు యయిమే ఇమే ద్యావా పృథివీ ఇమే ఇతిమే ద్యావా పృథివీ జనిత్రీ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ జనిత్రీ రూపైః జనిత్రీ ఇది జనిత్రీ రూపైరపీంసత్ అపీంసద్ భువానాని భువానాని విశ్వా విశ్వేతి విశ్వా తమద్య అద్య హోతః హోత ఋషితః ఋషితో యజీయాన్ యజీయాన్ దేవం దేవం తష్టారం తష్టారమిహ ఇహ యక్షి యక్షి విద్వాన్ విద్వానితి విద్వాన్ ఉపావాసృజత్మన్యా ఉపావాసృజేత్యోప అవాసృజ మన్యా సమంజన్ సమంజన్ దేవానాం సమంజన్నితి సమ్ అంజన్ దేవానాం ఆథాః ఆథర్తుథా ఋతుథా హవీగ్రేషి ఋతుచేత్యుర్ధుథా హవీగ్రేషీతి హవీగ్రేషి వనస్పతి సమితా సమితా దేవః దేవో అగ్నిః అగ్నిస్వదంతు స్వదంతు హవ్యం హవ్యం మధూనా మధూనా ఘృతేన ఘృతేనేతి ఘృతేన సద్యో జాతః జాతో వి వ్యామిమీత అమిమీత యజ్ఞం యజ్ఞమగ్నిః అగ్నిర్దేవానాం దేవానామభవత్ అభవత్ పురోగాః పురోగా ఆదిపుర అస్య హోతో హోతు ప్రదిశి ప్రతిశ్రుతస్య ప్రతిశీతి ప్రదిశి ఋతస్య వాచి వాచి స్వాహాకృతం స్వాహాకృతాం హవిః స్వాహాకృతమితి స్వాహాకృతం హవిరదంతు అదంతు దేవాః దేవా ఇతి దేవాః అగ్నయే గాయత్రాయ గాయత్రాయ త్రివృతే త్రివృతే రాసంతరాయ త్రివృతైతి త్రివృతే రాసంతరాయాష్టాకబాల రాసంతరాయేతి రాసంతరాయ అష్టాకబాల ఇంద్రాయ అష్టాకబాల ఇత్యష్టాకబాల ఇంద్రాయ త్రయేష్టోభాయ త్రయేష్టోభాయ పంచదశాయ త్రయేష్టోభాయేతి త్రయేష్టోభాయ పంచదశాయ వార్హతాయ పంచదశాయేతి పంచదశాయ వార్హతాయైకాదశకపాలః ఏకాదశకపాలో విశ్వేభ్యః ఏకాదశకపాల ఇత్యేకాదశకపాలః విశ్వేభ్యో దేవేభ్యః దేవేభ్యో జాగతేభ్యః జాగతేభ్యః సప్తదశేభ్యః సప్తదశేభ్యో వైరూపేభ్యః సప్తదశేభ్యైతి సప్తదశేభ్యః వైరూపేభ్యో ద్వాదశకపాలః ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యాం ద్వాదశకపాల ఇది ద్వాదశకపాలః మిత్రావరుణాభ్యామానష్టుభాభ్యాం ఆనష్టుభాభ్యామేకవీంసాభ్యాం ఆనస్తుభాభ్యామిత్యానుస్తుభాభ్యాం ఏకవీంసాభ్యాం వైరాజాభ్యాం ఏకవీంసాభ్యామిత్యేక వీంసాభ్యాం వైరాజాభ్యాం పయస్య బృహస్పతాయే బృహస్పతాయే పాంతాయ పాంతాయ తృణవాయ తృణవాయ సాత్వరాయ తృణవాయేతి త్రినవాయ సాత్వరాయ చరుః చరుః సవిత్రే సవిత్ర ఔష్ణీహాయ ఔష్ణీహాయ త్రయస్త్రీంసాయ త్రయస్త్రీంసాయ రైవతాయ త్రయస్త్రీంసాయేతి త్రయః త్రీంసాయ రైవతాయ ద్వాదశకపాలః ద్వాదశకపాలప్రాజాపత్యః ద్వాదశకపాల ఇతి ద్వాదశకపాలః ప్రాజాపత్యశ్చరుః ప్రాజాపత్యైతి ప్రాజాపత్యః చరురదిత్యే అదిత్యే విష్ణుపత్నీ విష్ణుపత్నీ చరుః విష్ణుపత్న్యా ఇతి విష్ణుపత్నీ చరురగ్నయే అగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాలః ద్వాదశకపాలోనోమత్యై ద్వాదశకపాల ఇతి ద్వాదశకపాలః అనోమత్యా అష్టాకపాలః అనోమత్యా ఇత్యనోమత్యై అష్టాకపాల ఇత్యష్టాకపాలః ఆజ్ఞేయ కృష్ణగ్రీవః కృష్ణగ్రీవః సారస్వతీ కృష్ణగ్రీవ ఇతి కృష్ణగ్రీవః సారస్వతీ మేషీ మేషే బభ్రుః బభ్రుః సౌమ్యః సౌమ్యః పౌష్ణః పౌష్ణః శ్యామః శ్యామస్యేతి పృష్ఠః ఇతి పృష్ఠో బార్హస్పత్యః ఇతి పృష్ఠ ఇతి సితి పృష్ఠః బార్హస్పత్యః శిల్పః శిల్పో వైశ్వదేవః వైశ్వదేవ ఐంద్రః వైశ్వదేవ ఇతి వైశ్వదేవః ఐంద్రో అరుణః అరుణో మారుతః మారుతః కల్మాషాః కల్మాష ఐంద్రాగ్నః ఐంద్రాగ్నః సాంహితః సాంహితో అధోరామః సాంహిత ఇతి సంహితః అధోరామః సావిత్రః అధోరామ ఇత్యధః రామః సావిత్రో వారుణః వారుణః కృష్ణః కృష్ణ ఏకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశితిపాదిత్యేకాశిత ఏకాంజిహి